దూరపు వాస్తవికత 52. ఒకసారి నా సహచరునితో నేను సంభాషిస్తుండగా జాన్లో జరిగిన విషయం నన్ను స్తంభింపచేసింది. నేనేమో వాస్తవికతలో మునిగిపోయి ఉండగా నా సహచరుని మటుకు వాస్తవికతకు దూరంగా తెలియని ఒక అమాయక ప్రపంచంలో నివసించడం నాకు అవసరం లేని ఆశ్చర్యం కల్పించింది. సంభాషణ అక్కడికక్కడే తెగిపోయింది. నేను ఒక వెడల్పైన నిశ్శబ్దమైన శూన్య జగత్తులో ఉన్నట్టు కనుగొన్నాను. అదొక జనవర్జిత ఏకాంత స్థలానికి విస్తరించి ఉన్నది. దాని నుండి తటాలన అసహ్యమైన బూడిద లేచి అడ్డదిడ్డంగా అల్లుకున్నది.